167 హరిత్పతి సమారాధ్య సం భా హరిత్పతి సమారాధ్య హరితాం దిశాం పతేహ మహేంద్ర దేహ డయహ సమ్యక్ శ్రద్ధాభక్తిపూర్వక మార్గాధితుం యోగ్య తద్విపసు శిబడి తేనేష్టు పాపక జైన తత్వా దిత్యభిసంధ్యః ఓం హరిత్పతి సమారాధ్యాయే నమః. ఆం వి దిక్పాలకులైన ఇంద్రాది దేవతలచే విధి విహితముగా శ్రద్ధాభక్తిపురహసరముగా ఆరాధింపబడునది. ఏలన దేవతలకు శత్రువులైన రాక్షసులను నాశమొందించి పరదేవత దేవతాభీష్టములను నెరవేర్చును. ఆ కారణముచేత పరమేశ్వరి హరిత్పతి సమారాధ్యాయని ధ్యాతన్య యగుచున్నది